పదునేదవ అధ్యాయము ఏలేనా కర్మలు చేయవారి కర్మఫలములు మరియు జానుల యొక్క జ్ఞానఫలములు నాయధీనమునందున్నవి. అదేవిధముగా భక్తియోగము ద్వారా నన్ను భజించువారు గూడా నా కూపవలన గుణాతీతులై జ్ఞానమును పొందుక్రమమునను సరించి మోక్షలాభమును పొందుదురు. అలాంటి స్థితియందు ఆత్మతత్వమును యథార్థముగా ఎదుంగువారిని గుణించి ఇంక చెప్పవలసినదేమున్నది? అందుచేత అర్జునుడు అడుగకపోయినను తన తత్వమును గురించి చెప్పదలంచినవాడై భగవంతుడు ఊర్ధ్వములం మొదలగు శ్లోకములు చెప్పనారంభించినారు. ఇచ్చట ముందుగా వైరాగ్యభావము కలిగించు భావముతో వృక్ష స్వరూపమును కల్పించి సంసార స్వరూపమును వర్ణించుచున్నారు. ఏలేనా, సంసారమునందు విరక్తిని చెందియున్న పురుషునికి మాత్రమే భగవంతుని తత్వమును తెలుసుకొనగల అధికారము ఏర్పడును, అన్యులకు సాధ్యము కాదు. అందుచే భగవంతుడు ఇట్లు పలికినారు. 15.1 ఊర్ధ్వములంతసఖమస్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అనగా అసంసార రూపమైన ఈ వృక్షము ఆకాశము వైపునకు అనగా పైకి వ్రేళ్లు కలిగినదైయున్నది. కాలము కంటే గూడా సూక్ష్మమై అన్నింటికీ కారణమైయున్నది. నిత్యము మరియు చాలా గొప్పది అయి ఉన్నందున అవ్యక్తము మరియు మాయాశక్తితో కూడియున్నందున బ్రహ్మము అన్నంటికంటే గొప్పదని చెప్పబడుచున్నది. అట్టి బ్రహ్మమే దీనికి మూలము మొదలు అయి ఉన్నది. అందుచేతనే ఈ సంసార వృక్షము ఆకాశవైపునకు మొదలు అనగా వ్రేళ్లు కలిగియున్నది. ఊర్ధ్వములో 2 వాక్శాఖ కఠ జూన్ 1, 2002 అనగా పైకి మొదలు మరియు క్రిందికి కొమ్మలు కలిగినది అయి ఉన్నది. పై శృతి ద్వారా ఈ మాట ప్రమాణయుక్తమైయున్నది. పురాణాదులయందు గూడా అవ్యక్త రూపమైన మూలము నుండి రూపము దాల్చినట్టియు ఆ అవ్యక్తము యొక్క అనుగ్రహము వలననే వృద్ధిని పొందినదే బుద్ధరూపమైన ప్రధాన శాఖలతో కూడియున్న మధ్య మధ్య ఇంద్రియముల రూపమైన తొగ్గలు గలిగి మహాభూతములనెడి శాఖోపశాఖలు గలిగియున్నదే విషయరూపమైన ఆకులు గలదే ధర్మాధర్మ రూపములైన పువ్వులు గలదే మరియు సుఖదుహకములనబడు ఫలములు కలిగియున్నదైనటువంటి ఈ వృక్షము సమస్త శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 95 భూతముల నుండి ఆజీవ్య అనగా పోషక పదార్థములను పొందుచున్న సనాతనమైన బ్రహ్మవృక్షమయ్యున్నది. ఇదియే బ్రహ్మవనము. దీనియందే బ్రహ్మము ఎల్లప్పుడూ ఉండును. ఇటువంటి ఈ బ్రహ్మవృక్షమును జ్ఞానరూపమైన చక్కని పదునైన ఖడ్గము ద్వారా ముక్కలు ముక్కలుగా ఛేదించి ఆత్మయందే ప్రేమభావము కలిగియున్నవారు తిరిగి అచ్చటి నుండి తిరిగిరారు అని పురాణాదులేయందు చెప్పబడియున్నది. ఇటువంటి పైకి మొదలు క్రిందివైపునకు కొమ్మలు కలిగియున్న ఈ మాయారూపము గలిగిన సంసార వృక్షమును అనగా మహతత్వము అహంకారము తన్మాత్రాది శాఖల వలె క్రిందివైపునకు వ్యాపించియున్నవో అటువంటి ఈ క్రిందికి వ్యాపించియున్న శాఖలు కలిగి మరియు రేపటి వరకు గూడా స్థిరముగా ఉండనటువంటి ఈ క్షణభంగురమైన అశ్వద్ధ వృక్షమును అవ్యయమందురు. ఈ మాయామయ ప్రపంచము అనాదికాలము నుండి ఉండుచునేయున్నది. అందువలననే ఈ సంసార వృక్షము అవ్యయమనబడుచున్నది. మరియు ఇది ఆది అంతరహితమైన దేహాదులకు పరంపరగా ఆశ్రయమై ప్రసిద్ధమైయున్నది. అందుచేత దీనిని అవ్యయమని చెప్పుచున్నారు. అటువంటి సంసార వృక్షమునకే మరికొన్ని విశేషణములు గూడా చెప్పబడుచున్నవి. ఋగ్వేదము యజుర్వేదము మరియు సామవేద రూపమైన శాస్త్రములు ఏ సంసార వృక్షమునకు ఆకుల వలె రక్షించునవైయున్నవో అవి ఆకులు అనబడుచున్నవి. ఏ విధముగా ఆకులు చెట్టును రక్షించునవైయుండునో ఆ విధముగానే వేదములు ధర్మము అధర్మము వాటి కారణములు మరియు ఫలమును ప్రకాశింపజేయినవై ఉన్నందున అవి సంసార రూపమైన వృక్షమును రక్షించునవై యున్నవి. ఈ విధముగా విస్తారపూర్వకముగా చెప్పబడిన ఏ సంసార వృక్షము కలదో దానిని ఏ పురుషుడు సమూలముగా ఎదుంగునో అతడు వేదములను ఎయింగినవాడు అనగా వేదార్థమును ఎయింగనవాడగును. ఏలైనా మూల సహితముగా ఈ సంసార వృక్షము కంటే వేగా ఎగుంగదగిన మరియొక వస్తువు కొంచెము గూడలేదు. అందుచేత ఎవడు ఈ విధముగా వేదార్థమును ఎలింగనవాడగునో ఆతడే సర్వజుడు. ఈ విధముగా భగవంతుడు సంసార వృక్షమును ప్రశంసించుచున్నాడు. అటువంటి సంసార వృక్షము యొక్క వేగు వేగు అంగములను గురించి విశదముగా చెప్పబడుచున్నది. 15.2 అథశ్చోత్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలాహ అధశ్చ మూలానేను సంతతాని కర్మానుబంధిని మనుష్యలేకే. అనగా తన యొక్క ఉపాదాన కారణ రూపమైన సత్వము, రజము మరియు తమము అను ఈ మూడు గుణముల వలన వృద్ధిని చెందినదే అనగా స్థూలభావమును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 96 రూపమును పొందినదై మరియు విషరూపముల వంటి చిగుళ్ళు కలదే ఉన్న ఆ వృక్షము యొక్క అనేకమైన శాఖలు తమ తమ కర్మలు మరియు జ్ఞానమునకు తగిన అనురూపమైన కర్మలు మరియు జ్ఞానమునకు ఫలస్వరూపములైన ఏ యోనులు కలవో అవి క్రిందివైపునకు మానవయుని మొదలు చీమయుని పర్యంతము మరియు పైకి ధర్మము అనగా విశ్వకర్త అయిన బ్రహ్మ పర్యంతము వృక్షము యొక్క శాఖల వలె వ్యాపించియున్నవి. కర్మఫల రూపమైన దేహాది శాఖలు మొదలగువాని ద్వారా శబ్దాది విషయములు చిగుళ్ల వలె రూపములను దాల్చుచుండును. అందుచేత ఆ దేహాదుల వలె ఉన్న శాఖలు విషయముల నెడు చిగుళ్ల వలె ఉండి ఇన్నవి. సంసార వృక్షమునకు ముఖ్యాధారమైన ఉపాదాన కారణము ఇంతకు పూర్వమే చెప్పబడినది. ఇప్పుడు కర్మఫలజనితములైన రాగద్వేషాదుల యొక్క వాసనలు ఇవి మూలముతో సమానముగా ధర్మాధర్మ విషయక ప్రవృత్తి యొక్క కారణము మరియు అవాంతర ధర్మాధర్మ విషయక ప్రవృత్తి యొక్క కారణము మరియు అవాంతర అనగా అప్పుడప్పుడు ముగ కలుగుచుండునో వాటిని గురించి చెప్పబడుచున్నది. అవి మనుష్యలోకమునందు కర్మను బంధములే వాసనారూపములైన వ్రేళ్ళు దేవాదుల కంటే ఇంకా క్రిందిక కూడా అవిచ్ఛిన్న రూపముగా వ్యాపించియున్నవి. పుణ్యపాపరూపములైన కర్మలు అనగా ఉత్పత్తిని అనుసరించినవై యున్నందున కర్మానుబంధములను బడుచున్నవి. ఇచ్చట విశేషముగా కర్మలయందు మనుష్యలోకముననే అధికారము ప్రసిద్ధమయ్యున్నది. అందుచేత ఆమూలములు మనుష్యలోకమునందు కర్మానుబంధములని చెప్పబడినవి. ఇచ్చట వర్ణించబడిన సంసార వృక్షము ఎట్లున్నదన 15.3 న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువరుఢమూలం సంగస స్త్రీణ ద్రుధేన చిత్వ. అనగా సంసార వృక్షమునకు పైన చెప్పిన స్వరూపము ఎల్లప్పుడూ పైన వర్ణించనబడినట్లుగా ఉండదు. ఏలైనా అది స్వప్నమునందు తోచు వస్తువు వలెను, ముగమరిచి కలయందలి జలము వలెను మరియు మాయచే రచింపబడిన గంధర్వ నగరము వలెను ఉన్నందున మనం చూస్తూ ఉండగానే అది నశించుకోవచ్చున్నది. ఈ కారణము వలన ఈ సంసార వృక్షమునకు అంతము అనగా దాని యొక్క అంతిమ అవస్థ అవసాన దశ లేక సమాప్తమగుట అనగా లేకుండాపోవుట అనున్నది లేనేలేదు. అంతేకాదు ఈ సంసార వృక్షమునకు ఆరంభమనసది గూడలేదు. అనగా ఇదిగో ఇచ్చట ఇప్పుడు ఆరంభమై ప్రపంచమనబడుచున్నది అను విషయము ఎవ్వని చేతను ఎదుంగబడదు. మరియు దీనికి ఒక రూపము కలిగి స్థిరముగా ఉండు స్థితి గూడలేదు. అనగా ఆది అనగా ఆరంభము మరియు దాని యొక్క అంతము మరియు మధ్యస్థితిని గురించి కూడా ఎవ్వరికినీ ఎటువంటి సమాచారము లేదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 97. ఈ పైన చెప్పబడిన అత్యంత దృఢమైన మూలము గలిగియున్నట్టి సంసార రూపము కలిగియున్న ఈ అశ్వత్థ వృక్షమును అసంగమును శస్త్రముచే ఛేదించి అనగా ఏషణత్రయము అనగా పుత్రేషణ అనగా భార్యాపుత్రులేయందుండు ప్రేమ విశ్లేషణ అనగా ప్రాపంచిక సంపదలయందుండు ఆసక్తి మరియు లోకేషణాది అనగా ఈ లోకము పట్ల కలిగియుండే ప్రేమ మొదలగువన్నిటియందును వైరాగ్య భావము కలిగియుండుటయే అసంగత్వ మనబడును. అటువంటి అసంగమను శస్త్రముచే పరమాత్మయందు స్థరముగా నిలిచియున్న దృఢమైన బుద్ధి కలిగి మరియు అనేక పర్యాయములుగా వివేకమును రాతిపై ఆ అసంగమును శస్త్రమును బాగుగా పదును కలుగునట్లుగా రుద్ది శస్త్రమును చక్కని పదునుగలదానిగా చేసి దానితో ఈ సంసార వృక్షమును సమూలముగా నిర్మూలించవలయును. 15.4. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్త్యః ప్రసృతా పురాణి. అనగా ఆ తరువాత ఆ పరమవైష్ణవ పదమును వెదుకవలేను అనగా ఏ పదవీ యందు చేరిన పురుషుడు తిరిగి ఎటువంటి దేహమును పొందడో అట్టి స్థితిని ఎగుంగవలేను ఆ పదవిని ఇట్లు పొందా అనగా కనుగొనవలేను. అన్నచో పదము శబ్దము ద్వారా చెప్పబడినది ఏమనగా ఆ ఆదిమ పురుషుని ఆశ్రయించియే నేను ఉన్నాను అను దృఢమైన భావముతో అనగా అతని శరణాగతిని పొందిన భావముతో అతని సాన్నిధ్యమును పొందు మార్గమును వెదుకవలేను. ఆ ఆదిమ పురుషుడెవడు అన్నచోవు చెప్పుచున్నారు. ఏ పురుషుని వలన గారడివని మాయవలే ఆ మాయచే ఏర్పడిన సంసార వృక్షమునకు సంబంధించిన సనాతన ప్రవృత్తి విస్తారమును పొందియున్నదో అనగా ప్రపంచమును భావమున స్థిరపడియున్నదో అట్టి పరమపదమును పురుషుడు మనుష్యుడు ఎలాగున పొందగలడు అన్నచో చెప్పుచున్నారు. 15.5. నిర్మాణమోహార్జిత సంగదోషాధ్యాత్మనిత్య వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్త సుఖదుహక సంజర్గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. మానమోహాదుల నుండి ముక్తిని పొందినవాడు అభిమానము మరియు అజ్ఞానమును తొలగించుకొనినవాడు మాత్రమే మరియు ఎవడు జితసంగదోషములు లేనివాడో అనగా ఆసక్తి రూపమైన దోషమును తొలగించుకొనియున్నాడో ఎవడు సర్వకాల సర్వావస్థలయందును అధ్యాత్మ చింతనయందు మునిగియున్నాడో అనగా సర్వకాల సర్వావస్థలయందును అనగా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 98. పరమాత్మ యొక్క స్వరూపమును గురించిన విచారణయందు తత్పరుడైయున్నాడో ఎవడు ఎటువంటి కామభావము అనగా ఎటువంటి కోర్కెలు లేకయ్యున్నాడో మరియు ఏ మానవుని సమస్తమైన కోరికలు సమూలముగా నశించిపోయినవో అటువంటి యతి అనగా సన్యాసి అయిన వాడు అనగా సుఖదహకములు అను ప్రియ మరియు అప్రియాది ద్వంద్వముల నుండి తొలగియున్నాడో ఆ మోహరహితుడు ఆజ్ఞాని ఆ పైన చెప్పబడిన ఎన్నడూ నశింపనటువంటి పరమపదమును పొందును. ఆ పదము అనగా ఆ పరమపదమును గురించి మరల ఇతర విశేషణముల ద్వారా వివరించుచున్నారు. 15.6. న తద్భాసేతే సూర్యో న శశాంకో న పావుకః యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ. అనగా శ్లోకమునందలి తత్శబ్దమునకు తరువాత ఉన్న థాం శబ్దముతో సంబంధము కలదు. ఆ తేజోమయ ధామమును అనగా పరమపదమును సూర్యుడు ఆదిత్యుడు మొదలగువారు అందరినీ ప్రకాశింపజేయు సామర్థ్యము కలవాడేయున్నప్పటికీ ప్రకాశింపజేయజాలడు. అట్లే శశాంకుడు అనగా చంద్రుడు మరియు అగ్ని కూడా ఆ పరమధామమును ప్రకాశింపజేయజాలడు. ఏ పరమధామమును పొందిన మనుష్యుడు తిరిగి భూమి మీదికి రాడో మరియు ఏ పరమధామమును సూర్యాది జ్యోతులు ప్రకాశింపజేయజాలవో అది అనగా ఆ పరమధామము విష్ణువునేయున్న నా యొక్క నిలయము. ఏం పూర్వపక్షము ఎచ్చటకు వెళ్లి మరల తిరిగిరాడో అనుమాట చెప్పబడినది. కాని సర్వగతులు పునరాగమన స్వభావమును కలిగియుండును. ఈ సిద్ధాంతము సర్వప్రసిద్ధము. అట్టి స్థితిలో ఆ పరమధామమును పొందిన పురుషుడు తిరిగాడు అని చెప్పుట ఎట్లు కుదురును? దానికి గల కారణమెద్దియో చెప్పెదవినుము. 15.7 మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అనగా జీవలోకమునందు, అనగా ఈ లోకమునందు ఏ జీవరూపము దాల్చియున్న శక్తి, తత్వము, కర్త మరియు భోక్త మొదలగు నామములతో ప్రసిద్ధి చెందియున్నదో, అది అనగా ఆ శక్తి పరమాత్ముడనైన నా యొక్క సనాతన అంశమైయున్నది. అనగా అంగము, దేశము, భాగము అని ఎన్ని విధములుగా చెప్పినను అభిప్రాయము ఒకే వస్తువును సూచించునదేయున్నది. ఏ విధముగా జలమునందు ప్రతిబింబము సూర్యుని, ప్రతిబింబము జలరూపమైన నిమిత్తము అదృశ్యమైనప్పుడు ఆ ప్రతిబింబము తిరిగి సూర్యుని యందే చేరుటకు తిరిగిరాదో. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 99. ఆ విధముగానే పరమాత్ముని అంశమైన ఆ జీవరూపము కూడా తన నిజస్వరూపమును ఆ పరమాత్ముని యందే కలిసిపోవును, అందుచేత అది తిరిగిరాదు. గుర్తించినప్పుడు మరియొక విధముగా చూచిన ఘటము మొదలగు ఉపాధులయందు పరిచ్ఛిన్నముగా అనగా వేరుగా ఉన్నట్లుగా తోచు ఆకాశము. ఆకాశము యొక్క అంశమే అయి ఉన్నది. ఆ ఆకాశాంశము ఘటాది ఉపాధులు నశించినప్పుడు ఆ ఘటాకాశములు మహాకాశమునందు విలీనమై తిరిగి ఘటమునందు చేరవు. ఆ విధముగానే జీవుని విషయమునందు గూడా ఘటింపవలేను. అందుచేత ఎచ్చటకు చేరి తిరిగిరారో పని చెప్పుట శాస్త్ర సమ్మతమే. పూర్వపక్షము అవయవరహితుడైన పరమాత్మ యొక్క ఒక అంశము అనగా అంగము, ఒక దేశము లేక ఒక అంశముగా ఎట్లు విభజింపబడును? లేక ఆ పరమాత్ముని అవయవములు గలవానిగా ఒప్పుకొన్నచో, ఆ అవయవముల విభజన జరిగినచో ఆ పరమాత్మ యొక్క వినాశ ప్రసంగము సంభవించును గదా. సమాధానము, ఇందులో దోషమేమీ లేదు. ఏలైనా అవిద్య కారణముగా ఉపాధిచేత పరిచ్ఛిన్నమైన అనగా వేవుగా ఉన్నట్లుగా తోచుచున్న ఒక దేశమే అంశమువలే చెప్పబడినది. ఈ విషయము క్షేత్రాధ్యాయమునందు విస్తార పూర్వకముగా చెప్పబడినది. నా యొక్క అంశరూపముగా చెప్పబడిన ఆ జీవుడు ఈ ప్రపంచములోనికి ఇట్లు ప్రవేశించుచున్నాడు. తిరిగి ఇట్లు శరీరమును త్యజించి తిరిగి తన స్థానమును పొందుచున్నాడు. ఈ విషయము ఇప్పుడు చెప్పబడుచున్నది. ఈ జీవనమధారైన ఆత్మ ఆరవది అయి ఉన్న మనస్సు, చెవులు మొదలగు తమ తమ గోడకములయందు ప్రకృతి సిద్ధముగా ఏర్పడియున్న చెవులు మొదలగు ఇంద్రియములను ఆకర్షించుచుండును. ఏ కాలమునందు అనగా అట్టి స్థితియందు మనస్సు ఆ ఇంద్రియములను ఆకర్షించుచుండును అన్నచోవు చెప్పుచున్నారు. 15.8 శరీరం యదవాప్నోతి యచ్చాపుత్రామతి స్వరః గృహీత్వితాని సమ్యాతి వాయుర్గంధ నివాసయత్. అనగా ఎప్పుడు ఈ దేహాది సంఘాతమునకు యజమానియైన జీవుడు దేహమును వదిలివెళ్ళునో అప్పుడు ఈ ఇంద్రియములను ఆకర్షించును. మరియు ఈ జీవాత్మ ఎప్పుడు ముందుగా ప్రస్తుత దేహమును వదలి మరియొక దేహమును పొందునో అప్పుడు ఈ ఆరు ఇంద్రియములతో మనస్సును కూడా వెంటబెట్టుకొని పోవును. ఏ విధముగా వెంటబెట్టుకొని వెళ్ళును అన్నచోవు చెప్పుచున్నారు. ఏ విధముగా వాయువు పుష్పాదుల నుండి గంధమును అనగా వాసనలను వెంటబెట్టుకొని పోవునో ఆ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. విధముగా జీవాత్మ మనస్సుతో పాటు ఆరు ఇంద్రియములను వెంటబెట్టుకొని మరియొక దేహమునందు ప్రవేశించును. 15.9 శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. అనగా అవి దేహమునందు చేరియున్నట్టి జీవాత్మ చెవులు, కన్నులు, త్వచ అనగా స్పర్శజ్ఞానమును పొందు చర్మము, నాలుక మరియు ముక్కు వీటి నుండి ప్రతి ఇంద్రియమును మరియు ఆరవది అయిన మనస్సును ఆశ్రయముగా చేసుకుని శబ్దాది విషయములను సేవించుచుండును. ఈ విధముగా దేహమును ధరించియున్న జీవాత్మను దేహము నుండి 15.10 ఉమంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విముఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అనగా ముందుగా లభించియున్న దేహమును వదలి వెళ్ళుచున్నటువంటి లేక దేహమునందు వ్యాపించియున్నటువంటి లేక శబ్దాది విషయములను అనుభవించుచున్నటువంటి లేక సుఖ దోహకములు మోహము మొదలగు గుణములతో కూడియున్నటువంటి అనగా ఈ విధముగా అతి చక్కగా కనబడుచున్న అనగా అనుభవ గోచరముగుచున్న అనగా తెలియబడుచున్నటువంటి ఆత్మను మూఢులైన వారు అనగా దృష్టము అదృష్టము అయినటువంటి విషభోగములందలి కలిగియున్న ఆసక్తి బలముతో చిత్తము చిక్కుకొనియున్నందున అనేక విధములుగా మోహితులగుచున్నారు అనగా ఆత్మను చూడజాలకయున్నారు. అయ్యా, ఎంత దురదృష్టకరమైన అనగా బాధాకరమైన విషయము అని చెప్పి భగవంతుడు అటువంటి వారి పట్ల జాలిపడుచున్నారు. అట్లుగాక ప్రమాణముల ద్వారా కలిగియున్న కన్నులు గలవారు అనగా వివేకముతో కూడియున్న దృష్టి గలవారు ఆయాత్మను చూచుచున్నారు.